27 మూడు ఉపాయాలు. ఆ ఉపాయాలేమిటంటే సదాచారము, సత్సాంగత్యము, సచ్చాస్త్రము. ఇవే ఆ ఉపాయాలు. ఈ ఉపాయాలను పట్టుకుంటే సులభంగా సాధన సంపత్తి లభిస్తుంది. ఇక ఈ సాధన ఎంతకాలం చేస్తూ ఉండాలి అని కొందరికి భయంగా ఉంటుంది. సాధన చేస్తున్నంతసేపు మాత్రమే జ్ఞానం నిలబడుతుందేమో, సాధన ఆపేస్తే ఆ జ్ఞానం జారిపోతుందేమో అని కొంతమందికి భయం. మేము చెప్పే సాధన అటువంటిది కాదు. మా సాధన అనంతమైనది కాదు, పరిమితమైనదే. ఒక్కసారి ఆత్మసాక్షాత్కారం కలిగింది అంటే ఇక ఏ సాధనలు అక్కర్లేదు. ఈ పురుషప్రయత్న సిద్ధాంతం అనేది నేనేదో కొత్తగా చెబుతున్న సిద్ధాంతం కాదు. పూర్వం నలుడనే చక్రవర్తి ఉండేవాడు. ఆయనను కలిపురుషుడు ఆవేశిస్తే ఎంత పట్టుదల బట్టి ఆ కలిపురుషుణ్ణి తనలోంచి తరిమివేసుకున్నాడో నువ్వు వినే ఉంటావు. అదే పురుషప్రయత్నం అంటే. అలాగే హరిశ్చంద్ర మహారాజు కథ నువ్వు విన్నదే. ఆయన తన పట్టుదలతో సత్యాన్నే ఆశ్రయించుకొని ఉండి చివరికి ఇంద్రుడితో సమానమైన స్థాయికి చేరాడు. కనుక ఓ రామ, పురుషప్రయత్నాన్ని వదిలిపెట్టరాదు అనేది పెద్దలంతా అంగీకరించి ఆచరించిన సిద్ధాంతమే. రామ, తత్వవిద్యను సాధించటానికి కేవలం మొండితనం పనికిరాదని, ఉపాయం ఉండాలని నీకు పూర్వమే చెప్పాను. సదాచారము, సత్సాంగత్యము, సచ్చాస్త్రము ఈ మూడే ఆ ఉపాయమని కూడా చెప్పాను. అయితే ఈ మూడు మనిషికి చిన్నప్పట్నుంచే అలవాటు కావాలి, అప్పుడే అవి వాడికి ఫలిస్తాయి. అంతేగాని ఎప్పుడో వయసు మళ్లిపోయినాక అప్పటికప్పుడు సదాచారం పాటిస్తాం, సత్సాంగత్యం చేస్తామంటే ఉపయోగం ఉండదు. కొందరు ఈ సదాచారాది ఉపాయాలను చివరి నిమిషంలో ఆచరించి దానివల్ల ఫలితం కనిపించకపోయేసరికి విధి నాకు వ్యతిరేకంగా ఉందని బాధ్యత అంతా విధి నెత్తిమీదకు తోసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు కేవలం మూర్ఖులే.